పద్నాలుగు. వ్యాసజన్మ పరంపర. శ్రీరామచంద్ర, అలాంటి సృష్టి ప్రవాహంలో ఇప్పుడు మన సభలో కూర్చుని ఉన్న వ్యాసభగవానుడు నాకు గుర్తున్నంతలో 32వ వ్యాసుడు. ఎలా చెబుతున్నానంటే, ఇతడు వ్రాసిన మహాభారతాన్ని బట్టి, ఇతను వ్రాసిన బ్రహ్మసూత్రాలను బట్టి, అతనికి ఉన్న శాస్త్రజ్ఞానాన్ని బట్టి నేనీ మాట చెబుతున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు జన్మించిన 32 మంది వ్యాసులలో ఆకారంలో, అధికారంలో, కులంలో, చేసిన పనుల్లో అందరూ సమానంగానే ఉన్నారు. కాని జ్ఞానం విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వీరిలో 12 మంది కొంచెం విశేషస్థాయిలో ఉన్నారు. మిగిలిన 20 మందిలో 10 మంది మాత్రం వేరే కులంలో పుట్టారు. కులం అంటే వంశం. వ్యాసుడు ఒక్కడే కాదు, వాల్మీకి, భృగువు, అంగిరసుడు మొదలైన వారు కూడా ఇలాగే ప్రతి కల్పంలోనూ జన్మిస్తూ ఉంటారు, మళ్లీ మరణిస్తూ ఉంటారు. వాళ్లలో కూడా ఒక్కొక్కప్పుడు సామ్యాలు ఉంటాయి, ఒక్కొక్కప్పుడు భేదాలు ఉంటాయి. కల్పం అంటే బ్రహ్మగారి జీవితంలో ఒకరోజు, దాంట్లో 72 సార్లు త్రేతాయుగం వస్తుంది. వాటిలో కొన్ని త్రేతాయుగాలు ఇప్పటికి గడిచిపోయాయి. ప్రస్తుతం ఒక త్రేతాయుగం నడుస్తోంది, ఇంకా కొన్ని త్రేతాయుగాలు రాబోతున్నాయి. వీటిలో ప్రతి త్రేతాయుగము ఇంచుమించు ఒకే విధంగా నడుస్తూ ఉంటుంది. అలా అన్నామని అచ్చుగుద్దినట్లుగా అన్ని త్రేతాయుగాలు ఒకే విధంగా ఉంటాయని భావించరాదు. కొన్ని తేడాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ విషయం బాగా అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెబుతాను, విను.